కృష్ణ యజుర్వేదాంతర్గత 18 ప్రాణాగ్నిహోత్రోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. శరీరే జ్యసం శుద్ధచిత్త సంజాత బోధత మునయో యత్పదం యాంతి తద్రామపదమాశ్రయే. శ్లోక్ శరీర యజ్ఞ సంశుద్ధ చిత్త సంజాత బోధత మునయోః యత్ పదం యాంతి తత్రామపదం ఆశ్రయే. శరీర యజ్ఞముచే సంశుద్ధమైన చిత్తము వలన జనించుచున్న బోధచే మునులు ఎట్టి పదమును పొందుచున్నారో అట్టి రామపదమును ఆశ్రయించుచున్నాము. హరిః ఓం అథాతః సర్వోపనిషత్సారం సంసారజ్ఞానతీత మంత్రసూక్తం శరీరయజ్ఞం వ్యాఖ్యాస్యామః. ప్రథమఖండః 1. ఓం అథ అథ సర్వ ఉపనిషత్ సారం సంసార జ్ఞాన అతీతం అన్నసూక్తం శరీరయజ్ఞం వ్యాఖ్యాస్యామో. ప్రథమఖండః ఓం సంజ్ఞార్థ సగుణ నిర్గుణ పరబ్రహ్మతత్వమునకు నమస్కరిస్తూ, ఆత్మయజ్ఞ పురుషుని ఆరాధించటానికై ఇప్పుడు సర్వ ఉపనిషత్ సారము సంసారజ్ఞానమునకు అతీతమైనట్టి ఆత్మజ్ఞాన సంబంధితము అగు అన్నసూక్తము సంబంధించిన శరీరయజ్ఞము గురించి వ్యాఖ్యానించుకొనుచున్నాము. ఇది సర్వ ఉపనిషత్ సారము అయి ఉన్నది. యస్మిన్నేవ పురుషః శరీరే వినాప్యగ్నిహోత్రేణ వినాపి సాంఖ్యయోగేన సంసార విముక్తిర్భవతీతి. యస్మిన్ ఏవ పురుషః శరీరే వినా అపి అగ్నిహోత్రేణ వినా అపి సాంఖ్యేన సంసార విముక్త్యః భవతి ఇతి. మనము చెప్పుకొంటున్న ఈ అన్నసూక్త స్వరూప శరీర యజ్ఞము జీవుని ఉద్ధరించున్నది. ఈ జీవుడు తన పోషకారముచే అగ్నిహోత్రము మొదలైన యజ్ఞ యాగములు నర్వర్తించుకున్నా కూడా సాంఖ్యము విభజనముచే వేదాంతశాస్త్ర పరిశీలన జ్ఞానము ఎరుగకున్నా కూడా ఈ ఉపనిషత్ యొక్క విచారణచే సంసార బంధము నుండి విముక్తి పొందగలరు. స్వేన విధినాన్నం భూమో నిక్షిప్య యా ఔషధీయ సోమరాజీరితి తిసృభిరన్నపత ఇతి ద్వాభ్య. మనుమంత్రయతే యా ఔషధేహ సోమరాజే బహ్వీ శతవిచక్షణాః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచత్వం హసః. 1. స్వేన విధినా అన్నం భూమో నిక్షిప్య యా ఔషధేహ సోమరాజ్ని ఇతి తిసృభ్యః అన్నపత ఇతి ద్వాభ్యాం అనుమంత్రయతే యా ఔషధేహ సోమరాజ్నియః బహ్వ్యః శతవిచక్షణాః బృహస్పతి ప్రసూతాః తానో ముంచం త్వం హసః. యా ఔషధేహ సోమరాజ్ని ఇతి తిసృభ్యః అన్నపతి ఇత్యాది 3 మంత్రములతో అన్నపాత్రను 2 సార్లు సంప్రోక్షము చేయాలి. ఏ ఔషధులు సోముని చంద్రుని రాజుగా కలిగి తాము రాణులు అయి ఉన్నాయో అనేక సంఖ్యలుగా ఉండి వందల శారీరక వ్యాధులను నివారించుచున్నాయో బృహస్పతిచే బోధితమై జీవులకు సునిశ్చిత బుద్ధిని ప్రసాదించున్నాయో బృహస్పతి అంశను పునికి పుచ్చుకొని ఈ జీవునికి ఆహారమై బుద్ధి ప్రవృద్ధమ్మటానికి కారణమగుచున్నాయో అట్టి ఔషధులు మా బుద్ధి దోషములను పాప ప్రవృత్తులను కడిగివేయుచుండునుగాక. యాః ఫలినీర్య అఫలా పుష్పా యాశ్చ పుష్పిణ్యః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచత్వం హసః. 2. యాః ఫలినీర్య అఫలా అపుష్పా యాశ్చ పుష్పిణ్యః బృహస్పతి ప్రసూతాః తానో ముంచం త్వం హసః. ఏ ఔషధులు ఫలములతో కూడియున్నవో ఫలములు లేనట్టివో పుష్పములు ఉండినట్టివో పుష్పములు కాయచుండనట్టివో బృహస్పతి సంకల్పము నుండి జనించిన అట్టి ఔషధులన్నీ కూడా మమ్ములను పాపబుద్ధుల నుండి విడిపించి పవిత్రులుగా తీర్చిదిద్దునుగాక. జీవల నఘారిషాం మాతే బధ్నామోషధిం యాతయై రూపాహరాదప రక్షాంసి చాతయాత్. 3. అన్నపతేన్నస్యనో దేహేనమివస్య సుష్మిణః ప్రప్రదతారం తారిష ఊర్జంనో ధేహి ద్విపదే చతుష్పదే. 4. యదన్నమగ్నిర్బహుధా విరాద్ధి రుద్రేహ ప్రజద్ధం యది వాపి సచయః సర్వం తదీశానో అభయం కృణోతు. 2. జీవలాం నహారిషాం మాతే బధ్నామి ఓషధీం యాతాయః ఉపాహరాదప రక్షాంసి చాతయాత్. అన్నపతే అన్నస్య నో ధేహ్య సమీపస్య సుష్మిణః ప్రప్రదాతారం తారిష ఊర్జం నో ధేహి ద్విపదే చతుష్పదే యత్ అన్నం అద్మి బహుధా విరుద్ధం రుద్రేహ ప్రజార్థం యదివ పిశాచేహ సర్వం తత్ ఈశానో అభయం కృణోతు. భూమిపై ఔషధులను పరిరక్షించి మా పరిపోషణకే అందించుచున్న ఓ వనదేవతలారా, మీకు సంబంధించిన ఏ ఔషధులు మా జీవలమును ఆయుష్ను హరించే స్వభావము కలిగి ఉంటాయో, రాక్షసత్వమును ఆశ్రీగుణములను వృద్ధి చేస్తాయో, ఆపదలను బంధములను కలిగించు అట్టి ఔషధులను మేము తీసుకోము. అందుకుగాను తీసుకోకుండా అనుగ్రహిస్తూ ఆయుర్వృద్ధి, సత్వగుణము, ఉత్సాహము, తేజస్సు వృద్ధి చేయు ఔషధములను మాకు సమీపముగా ఉండునట్లుగా అనుగ్రహించండి. అన్నదాత, అన్నమునకు అధిపతి అగు ఓ పరమాత్మ, దయతో మాకు తేజస్సు ఆహ్లాదము ప్రసాదించండి. మేము ఉన్నచోటే సమీపంగా పరిపుష్టి, రుచి గల ఆహారము లభించేరీతిగా అనుగ్రహించండి. ద్విపదులగు మానవులకు, చతుష్పాదులగు గోవులు, ధేనువులు ఇత్యాది సంపదకు అన్నము, ఆహారము సమృద్ధిగా లభించునుగాక. రుద్రభూమిలోని పిశాచములు మొదలైన వాటిచే స్పృశించబడి, ఆశ్రయించబడి, ఎంగిలి చేయబడిన తినగూడని విరుద్ధాన్నము మేము భక్షించినప్పుడు కూడా ప్రమాదములు మమ్ము సమీపించుకుండునుగాక. సర్వము ఈశ్వర సంబంధితమై మేము ఈశ్వరునిచే అభయము పొందెదముగాక. శివమిశానాయ స్వాహ. 5. అంతశ్చరసి భూతేషు గుహాయాం విశ్వతోముఖః శివం ఈశానాయ స్వాహ. అంతః చరతి భూతేషు గుహాయాం విశ్వతోముఖః ఈశ్వరుని అనుగ్రహము కొరకే ముందుగా అన్నము, ఆహారము ను ఈశానునికి సమర్పిస్తున్నాము, నైవేద్యంగా నివేదన చేస్తున్నాము. వైశ్వానర జఠరాగ్ని రూపంగా సర్వజీవుల శరీరములలో వేంచేసియున్న హే ఆత్మభగవాన్, సర్వజీవుల హృదయాలలో విశ్వతోముఖలై విశ్వప్రదర్శన దృశ్య స్వరూపులై వేంచేసియున్నారు. ఈ విశ్వమును మీరు ముఖముగా కలిగియున్నారు. అట్టి వైశ్వానర పరబ్రహ్మమునకు నమో నమః. త్వం యజ్ఞస్త్వం బ్రహ్మాత్వం రుద్రస్తవం విష్ణుస్త్వం వషట్కార ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం నమః. త్వం యజ్ఞః, త్వం బ్రహ్మ, త్వం రుద్రః, త్వం వషట్కారః, ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భువః భువః సువరోం నమః. ఇతి అన్నమంత్రేణ స్వాహ. మీరే సృష్టి యజ్ఞములోని సర్వ క్రియావిశేషాలకు సృష్టి యజ్ఞపురుషులు. మీరే సృష్టికర్తయగు బ్రహ్మ. మీరే లయకారులగు రుద్ర దేవస్వరూపులు. మీరే సృష్టిరక్షణ పరిపోషణ వృద్ధిక్షే వినాశనములు అను షట్ కార్యములను నిర్వర్తిస్తున్న వషట్కారులు, సర్వప్రత్యక్ష స్వరూపులు, పరిపోషకులు. మీరే ఆపో జల త్రాణ స్వరూపులు, జ్యోతిర్మయులు, అమృతస్వరూపులు. భూత్ భువర్ సువర్లోకములందు బ్రహ్మముగా ప్రకాశిస్తూ అవన్నీ మీ స్వరూపమే అయి ఉన్నవారు, అట్టి శివానంద స్వరూపులకు మీకు నమస్కరిస్తున్నాము. ఆపః పునంతు పృథివీం పృథివీ పూతా పునాతు మాం, పునంతు బ్రహ్మణస్పతిర్బ్రహ్మపూతా పునాతు మాం. యదుచ్ఛిష్టమ భోజ్యం యద్వా దుశ్చరితం మమ, సర్వం పునంతు మామాపోసతాం చ ప్రతిగ్రహం స్వాహ. మూడు ఆపః పునంతు పృథివీం పృథివీ పూతా పునాతు మాం, పునంతు బ్రహ్మణస్పతయః బ్రహ్మపూతా పునాతు మాం. యత్ ఉచ్ఛిష్టం అభోజ్యం యత్ వా దుశ్చరితం మమ, సర్వం పునంతు మాం ఆపో అసతాం చ ప్రతిగ్రహం స్వాహ. ఈ భూమి జలవనరులచే సమృద్ధమై యుండునుగాక. జలముచే పవిత్రమై ఈ పృథివీ మమ్ముల పవిత్రులను పునీతులను చేయునుగాక. ఈ భూమిపైగల వేద వేదాంగవేత్తలు తమ యొక్క వేదగానములతో తమ ఉపనిషత్ ఆత్మతత్వవాక్య ఆత్మతత్వ నిరూపణవాదములతో కూడిన బ్రహ్మతత్వ బోధచే నన్ను పరమ పవిత్రము చేయుదురుగాక. ఓ జలదేవత వరుణ భగవాన్, నేను ఏ భుజింపకుడని వదలవలసిన పదార్థములను భుజించియున్నానో, ఏ దుశ్చరితములను దురాచారములను నిర్వర్తించనివాడనే ఉన్నానో, అట్టి సర్వదోషముల నుండి జలములు నన్ను పునీతుని పవిత్రుని చేయుగా అని ప్రార్థిస్తున్నాను. అసత్యములగు ఏ వాటితో నేను సంబంధం పెట్టుకొనియున్నానో, వాటి నుండి నన్ను నిర్మలుని చేయండి. మా ఈ అగ్నియందు ఆజ్యము రూపంగా సమర్పించు సమర్పణములను స్వీకరించండి. అమృతమస్య మూతోపస్తరణమస్య మృతం ప్రాణే జుహోమ్యమా శిష్యాంతోసి ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ ఇతి. అమృతం అస్తు. అమృత ఉపస్తరణం అసి. అమృతం ప్రాణే జుహోమి యమాశిష్యంతో అసి. ఓం ప్రాణాయ స్వాహ. ఓ అపానాయ స్వాహ. ఓ వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. ఓం బ్రహ్మణి మా ఆత్మ. అమృత్వాయేతి స్వాహేతి. ఓ జలదేవత, మీరు అమృతస్వరూపులు, అమృతత్వము ఆచ్ఛాదనముగా కలవారు. ప్రాణముల ఉనికిని రక్షించు త్రాణ కాబట్టియే జీవులమగు మేము ప్రాణము యొక్క శుభము అస్తిత్వముల కొరకే మీకు ప్రాణములకు ప్రాణదేవతకు సమర్పిస్తూ వ్రేల్చుచున్నాము. మీరు జీవులమగు మాకు శక్తి ప్రసాదితులు. జలదేవత యొక్క అమృత రసతత్వమును ఉపాసిస్తున్నాము. ప్రాణమునకు, అపానమునకు, వ్యానమునకు, ఉదానమునకు, సమానమునకు, పంచ ప్రాణములకు జలతత్వామృతమును స్వాహ నివేదనము. ఓంకార స్వరూపులగు పరబ్రహ్మమునకు సర్వము ఆహుతి ఇస్తున్నాము. నా ఆత్మేందు పరబ్రహ్మము అమృతస్వరూపమై విరాజిల్లుచున్నది, అట్టి బ్రహ్మమునకు సర్వము సమర్పిస్తున్నాను. ఓ ఆత్మభగవాన్, ఈ మా యొక్క సమస్తమును స్వీకరించి మమ్ములను పవిత్రాత్మస్వరూపంగా తీర్చిదిద్దండి. కనిష్ఠికాంగుల్యాంగుష్ఠేన చ ప్రాణే జుహోతి, అనామికయాపానే, మధ్యమయ వ్యానే, సర్వాభిరుదానే, ప్రదేశిన్యా సమానే, తూష్ణీమికామికరు షౌ జుహోతి, ద్వే ఆహవనీయే, ఏకాం దక్షిణాగ్నౌ, ఏకాం గార్హపత్యే, ఏకాం సర్వప్రాయశ్చిత్తియే. నాలుగు కనిష్ఠిక అంగుల్య అంగుష్ఠేన ప్రాణే, జుహోతి. అనామికయ అపానే, మధ్యమయ వ్యానే, సర్వాభ్యః ఉదానే, ప్రదేశిన్యా సమానే, తూష్ణీం ఏకాం. ఏకరుచా జుహోతి. ద్వే ఆహవనీయే, ఏకాం దక్షిణాగ్నౌ, ఏకాం గార్హపత్యే, ఏకాం సర్వప్రాయశ్చిత్యే. జలమును ఈ విధంగా హస్తములతో అమృత భావనగా సమర్పించాలి. కనిష్ట అంగుళి వ్రేలు ద్వారా, చిటికిన వ్రేలు ద్వారా ప్రాణమునకు జలమును సమర్పిస్తున్నాను. అనామిక ఉంగరపు వ్రేలు ద్వారా అపాన ప్రాణమునకు అమృత జల సమర్పణ చేస్తున్నాను. మధ్య వ్రేలు ద్వారా వ్యాన ప్రాణమునకు జలమును స్వాహ అంటూ జలముతో అభిషేకము నిర్వర్తిస్తున్నాను. అన్ని వ్రేళ్లతో ఉదాన ప్రాణమునకు, అర్చతితో సమాన ప్రాణమునకు తర్పణ హోమము చేస్తున్నాము. జలము సమర్పిస్తున్నాను. అన్నిటికీ కలిపి అన్ని వ్రేళ్లతో ఒకసారి తర్పణము, జలామృత తర్పణము చేయుచున్నాను. మరొక్కసారి అన్ని వ్రేళ్లతో సత్యమగు ఆత్మసమర్పణముగా తర్పణము చేయుచున్నాను. సర్వం హోమం జుహోమి అంటూ పంచాగ్నులకు నేని లేక జలమును స్ఫురణపూర్వకంగా సమర్పించుచున్నాను. ఈ విధంగా చేయుటచే సూర్యాగ్నియందు ఒకసారి, ఆహవనీయాగ్ని యందు రెండుసార్లు, దక్షిణాగ్నియందు ఒకసారి, గార్హపత్యాగ్నియందు ఒకసారి, సర్వప్రాయశ్చిత్తము దోషములు పోవుటకు ఒకసారి హోమము చేయుటతో సమానమగుచున్నది. ఏతత్ ఫలములు ఈ శారీరక జలహోమముచే సిద్ధించగలదు. అథాపిధానమస్య మృతత్వాయోపస్పృశ్య పునరాదాయ పునరుపస్పృశేత్. సతే ప్రాణవాపో గృహీత్వా హృదయమన్వాలభ్య జపేత్. ప్రాణో అగ్నేహ పరమాత్మా పంచవాయుభిరావృత. అభయం సర్వభూతేభ్యో న మే భీతేః కదాచన ఒకటి. ఇతి ప్రథమః ఖండః ఒకటి. అథాపిధానం అసి అస్య అమృతత్వాయ ఉపస్పృశ్య పునః ఆదాయ పునః స్పృశేత్. సన్వే ప్రాణావ ఆపో గృహీత్వా హృదయం అనుపలభ్య జపేత్. ప్రాణో అగ్న్యః పరమాత్మా పంచ వాయుభ్యః ఆవృతః అభయం సర్వభూతేభ్యో న మే భీతేః కదాచన ఇతి. అటు తరువాత అపిథామసి అమృతత్వాయ ఉపదధామి అను మంత్రములతో అమృత మృత్యువును దాటినట్టి భావనతో జలమును వ్రేళ్లతో స్పృశించటము. ఎడమచేతియందు ప్రాణస్వరూప భావనతో జలమును పోసుకుని హృదయము దగ్గరగా ఎడమచేతిని తాకిస్తూ ఈ విధంగా జపము చేయాలి. ప్రాణో అగ్నేహ అను మంత్రమును పఠించటము. ప్రాణాగ్ని స్వరూపుడగు పరమాత్మ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనబడు పంచవాయువులయందు పంచప్రాణములుగా ఆవృతులై విస్తరించి ఉన్నారు. అట్టి ప్రాణేశ్వరుడు సర్వజీవులకు అభయస్వరూపుడై, రక్షకుడై, ప్రేమస్వభావియై ఉన్నారు. సర్వజీవులు ఆత్మస్వరూపులే కనుక నేను ఆత్మస్వరూపుడనే. ఇక భయమెందుకు? సర్వం ప్రాణాయ జుహోమి. విశ్వోసి వైశ్వానరో విశ్వరూపం త్వయా ధార్యతే జాయమానం. విశ్వం త్వాహుతతః సర్వాయత్ర బ్రహ్మమూతోసి మహానవోయం పురుషో. ద్వితీయ ఖండః. ఐదు విశ్వో అసి వైశ్వానరో విశ్వరూపం త్వయా ధార్యతే జాయమానం. విశ్వం త్వాహుతేః సర్వ యత్ర బ్రహ్మ అమృతో అస్తి మహానవో అయం పురుషో. ద్వితీయ ఖండః. ఓ పరమాత్మ, ఈ విశ్వమంతా నీ స్వరూపమేనయ్యా. వైశ్యానరాగ్ని స్వరూపుడవై నీకు నీవే ఈ విశ్వరూపమును రూపుదిద్దుచున్నావు. ఈ విశ్వమంతా నీ ధారణయే. ఈ తెలియబడుచున్న విశ్వమంతా మీకు సమర్పించబడుచున్న ఆహుతియే అయి ఉన్నది. ఇదంతా కూడా ఆ స్తంభ బ్రహ్మ పర్యంతము నీ యొక్క అమృత స్వరూపమే. నీ అమృతరూపమందు ఏదీ నశించుటలేదు, జనించుటలేదు. ఏ పరమ పురుషుడైతే సదా అనుభవమగుచు కూడా ఎప్పటికప్పుడు నవ అనుభావుడు అయి ఉన్నారో అన్న ప్రసాదితుడు అగు అట్టి ఆత్మభగవానుడగు పరమేశ్వరుడు యుబ్బటన వ్రేలు అగ్రభాగంలో ప్రతిష్ఠితుడై ఉన్నారని దర్శిస్తున్నాను. ఆయనను అమూతరూప జలముతో పరిశేచించుచున్నాను. యోంగుష్ఠాగ్రే ప్రతిష్ఠిత తమద్భ్యః పరిశించామి సోస్యాంతే అమూతాయ చ అనావిత్యేష బాహ్యాత్మ ధ్యాయతాగ్నిహోత్రం జోహోమీతి సర్వేషామేవ సూనుర్భవతి అస్య యజ్ఞపరివృతా ఆహుతిర్హోమేతి స్వశరీరే యజ్ఞం పరివర్తయామితి యో అంగుష్ఠ అగ్రే ప్రతిష్ఠితః తం అద్భ్యః పరిశించామి సో అస్యాం తే అమూతాయ చ అనావితియేష బాహ్య ఆత్మ ధ్యాయేత్ అగ్నిహోత్రం జుహోతి సర్వేషాం ఏవ సూనుః భవతి అస్య యజ్ఞ పరివృతా ఆహుతియః హోమేతి స్వే శరీర యజ్ఞం పరివర్తయామి ఇతి. ఈ నా కుడిచేతి బొటన వ్రేలు యొక్క ఊర్ధ్వ పై భాగమున అధిష్ఠించియున్న ఆ తత్పురుషుడే నాకు మోక్షమును అమృతత్వమును ప్రసాదించినది. ఈయనే నా యొక్క బాహ్యమంతా ఆక్రమించుకొనియన్న స్వస్వరూప ఆత్మతత్వముగా ధ్యానిస్తున్నాను. అగ్నిహోత్రమునకు హోమరూపంగా ఆయన కొరకై సమర్పిస్తున్నాను. సర్వక్రియలు ధారబోస్తున్నాను. ఆయనయే సర్వజీవరాశులకు ఆనందమును ప్రసాదించువారు. ఈ విధంగా ముఖమునందు అగ్నిహోత్రుని ప్రత్యక్ష స్వరూపుడుగా భావించి ఆహుతులను హోమం చేస్తూ శరీరయజ్ఞమును సర్వదా నిర్వర్తిస్తూ ఉండాలి. స్వశరీరమునందే యజ్ఞమును అనుక్షణికంగా చేస్తున్నాము. చత్వారుగ్నేయస్తే కింభాగధేయాః తత్సూర్యుగ్నిర్నామ సూర్యమండలాకృతి సహస్రరశ్మి పరివృత ఏకూషిర్భూత్వా మూర్ధని తిష్ఠతి ఆరు చత్వారో అగ్నేహ తే కిం నారం అర్ధయాహ ఒకటి తత్ర సూర్యాగ్నేహ నామ సూర్యమండల ఆకృత్యః సహస్రరశ్మి పరివృత ఏకర్ష్యః భూత్వా మూర్ధని తిష్ఠతి. దేహాంతర్గత చతుర్విధాగ్నులు ఈ భౌతిక శరీరముతో స్థానము కలిగి ఉన్నట్టి అగ్ని నాలుగు విధములైనట్టిది వాటి జలతత్వ అమృత స్వరూపార్థములను చెప్పుకుంటున్నాము. ఒకటి సూర్యాగ్ని సూర్యమండల ఆకృతి కలిగి ఉన్నట్టిది వేలాది కిరణములతో పరివృతమై సంప్రదర్శితమై ఉన్నట్టిది. ఏకశీ ఏకైక సత్యమై ప్రకాశించుచున్నది. ఈ శరీరములో మూర్ధని ముఖము యొక్క ఊర్ధ్వభాగంగా ఎందు ప్రదర్శితమై ఉంటోంది. యస్మాదుక్తో దర్శనాగ్నిర్నామ చతురాకృతిరాహవనియో భూత్వా ముఖే తిష్ఠతి శారీరోగ్నిర్నామ జరాప్రణద హవిరవస్కందతి అర్ధచంద్రాకృతిర్దక్షిణాగ్నిర్భూత్వా హృదయే తిష్ఠతి తత్ర కోష్ఠాగ్నిరితి కోష్ఠాగ్నిర్నామాసితపీతలీఖాదితాని సమ్యగ్వ్యష్ట్యాం స్రపయిత్వా గార్హపత్యో భూత్వా నాభ్యాం తిష్ఠతి ఇతి ద్వితీయః ఖండః రెండు రెండు. యస్మాత్ ఉక్తో దర్శనాగ్న్యః నామ చతుః ఆకృత్యః ఆహవనియో భూత్వా ముఖే తిష్ఠతి మూడు. శారీరో అగ్న్యః నామ జఠ జరా ప్రణద హవ్యః అవస్కందతి అర్ధచంద్రాకృత్యః దక్షిణాగ్న్యః భూత్వా హృదయే తిష్ఠతి నాలుగు. తత్ర కోష్ఠాగ్న్యః ఇతి కోష్ఠాగ్న్యః నామ అసిత పీత లీఢా ఖాదితన్ సమ్యక్ విషేత్వ గార్హపత్యో భూత్వా నాభ్యాం తిష్ఠతి. రెండు, దర్శనాగ్ని దేనిని దర్శనాగ్ని అని అంటున్నామో అయ్యది చతురాకృతి కలిగియున్నదే ఆహవనీయాగ్ని అని పిలువబడుచు ముఖమునందు తిష్ఠించినదే ఉన్నది. మూడు, శరీరాగ్ని జఠరాగ్నిగా అర్ధచంద్రాకృతిగా దక్షిణాగ్ని అని చెప్పబడుచు హృదయమునందు సంస్థితి కలిగియున్నది. సర్వ హవిస్సులను హుతము చేయుచున్నట్టి అగ్ని. నాలుగు, కోష్ఠాగ్ని నాభి బొడ్డు స్థానములో సంస్థితమై ఉన్నట్టిది. అసితము మృంగబడుచున్నవాటిని, పీతము త్రాగబడువాటిని, లీఢము నాలుకతో పీల్చబడువాటిని, ఖాదితము పళ్లతో నములుబడువాటిని సమముగా చేసి జీర్ణమగునట్లు చేయుచున్న అగ్ని గార్హపత్యాగ్ని అని పిలువబడుచున్నది. ప్రాయశ్చిత్తే స్వధస్తాత్తిర్యక్ తిస్రో హిమాంసు ప్రభాభి ప్రజనన కర్మ. ఏడు, ప్రాయశ్చిత్తయస్తు అధస్తాత్ తిర్యక్ తిస్రో హిమాంసుః ప్రభోః ప్రజనన కర్మ. ప్రాయశ్చిత్నాగ్ని ఇమంత్ర మనన రూపమున అన్ని అగ్నులకు క్రింద భాగముగా స్థితి కలిగి ఉంటోంది. అట్టి ప్రాయశ్చిత్తాగ్నికి ఇడ పింగళ సుషుమ్నాను నాడిత్రయము ముగ్గురు స్త్రీలవలె కలిగి ఉంటోంది. ఆ మూడిటికి ప్రభువై చంద్రకిరణములతో ప్రజలను పుట్టించు కర్మలను నిర్వర్తించుచున్నది. అస్య శరీరయజ్ఞస్య యూపరస్నా శోభితస్య కో యజమానః కా పత్ని కే ఋత్విజః కే సదస్యాః కాని యజ్ఞపాత్రాణి కాని హవీంషి కా వేదః కోత్తరవేదః కో ద్రోణకలసః కో రథః కః పశుః కోధ్వర్యః కో హోతాత్ కో బ్రాహ్మణ ఛంసి కః ప్రతిప్రస్థాత కః ప్రస్తోత కో మైత్రావరణః క ఉద్గాత కా ధారపోత కే దర్భాః. తృతీయ ఖండః అస్య శరీర యజ్ఞస్య యూపరసనా శోభితస్య కో యజమానః కా పత్ని కే ఋత్విజః కే సదస్యాః కాని యజ్ఞపాత్రాణి కాని హవీంషి కా వేదః కా అంతర్వేదః కో ద్రోణకలసః కో రథః కః పశుః కో అధ్వర్యః కో హోతా కో బ్రాహ్మణ ఛంసి కః ప్రతిప్రస్థాత కః ప్రస్తోత కో మైత్రావరణః క ఉద్గత క ధార కః పోత కే దర్భాః. తృతీయ ఖండః యూపము అనే కట్టుకొయ్య ఆశ అనే రసనము త్రాడు చే శోభితమగు ఈ శరీరయజ్ఞ దేహమునకు యజ్ఞస్తంభమునకు. యజమాని ఎవరు? యజ్ఞపత్ని ఎవరు? ఈ శారీరక యజ్ఞమునకు ఋత్విజులెవరు? సదస్యులు సభికులు ఎవ్వరు? యజ్ఞపాత్రలు ఏమేమి? హవిస్సు అగ్నిలో తేల్చటానికి సిద్ధము చేయు ఇగురుబెట్టిన అన్నము నెయ్యి మొదలైనవి ఏది? అంతర్వేది ఉత్తరవేదిక ఏది? ద్రోణకలసము అనగా రథము ఏది? పశువు ఏది? అధ్వర్యులు ఈ శారీర యజ్ఞమునందు యజుర్వేదాది మంత్రములను నడుపువారు ఎవ్వరు? హోతా ఋగ్వేదమంత్రములు తెలిసిన ఋత్విక్కు హోమము చేయించువారు ఎవ్వరు? బ్రాహ్మణములు ఉపాసనలను నిర్వర్తింపజేయు బ్రాహ్మణ ఛంసి ఎవ్వరు? నిషేధములను విధులను ప్రస్తావించి నడిపించు ప్రతిప్రస్థాత ప్రస్తోత ఎవ్వరెవ్వరు? మైత్రావరుణుడు మిత్రకర్మము చేయించువాడు ఎవ్వరు? ఉద్గాత యజ్ఞమునందు సామవేద తంత్రమును దేవతాహ్వానగాన విధులను నడుపువాడు ఎవ్వరు? ఆధారము ఏది? పోయివాడు పోతా ఎవరు? శారీరక యజ్ఞములో దర్భలు ఏవి? కహ స్రువః కాజ్యస్థాలి కావాఘారౌ కావాజ్యభాగౌ కేత్ర యాజాః కే అనియాజాః కేడా కహ సూక్తవాకః కహ సమ్యోర్వాకః కా హింసా కే పత్నిసమ్యాజాః కో యూపః కారసన కాయిష్టేహ కా దక్షిణ కిమవభూతమితి. ఇతి తృతీయః ఖండః. 3. కః స్రువః కా ఆజ్యస్థాలి కో అఘారౌ కావాఘారౌ కావా ఆజ్యభాగౌ కే ప్రయాజాః కే అనుయాజాః కా ఇడా కేడా కః సూక్తవాకః కః సమ్యోర్వాకః కే పత్ని సమ్యాజాః కో యూపః కారసన కాయిష్టేహ కా దక్షిణ కిం అవభృతం. ఇతి స్రువము నేని ఆహుతి చేయు కొయ్యగరిట మానుగరిటి ఏది? సృక్కు హోమపాత్ర ఆజస్థాలి ఏది? అఘారము స్నానము చేయనప్పుడు తదితర ఆ సందర్భములలో జపించు మంత్రములు ఏమి? ఆజ్యభాగము ఏది? ప్రయాజభాగమేది? అనియాజము ఏది? ఇడయేది? సూక్తవాకము శ్రీసూక్తి పురుష సూక్తి మొదలైనవి ఏవి? సమ్యోర్వాకము సమ్యవాకము సమ్నోమిత్ర సంవరణ మొదలైనవి ఏవి? పత్ని సమ్యాజులు భార్యలు ఎవ్వరు? యూప యజ్ఞములో పశువును బంధించటానికై నాటిన పైపట్ట లేక కొయ్య ఏది? రసనము నడుముకట్టు ఏది? ఇష్టములు ఏమి? ఋత్విక్కులకు యాజ్ఞీకులకు మొదలైన వారికి ఇచ్చే దక్షిణ ఏది? శారీరక యాగములో అవభృత స్నానము అనగా అస్య శరీరేజ్ఞస్య యూపరస్నాశోభితస్యత్మ యజమానః బుద్ధేః పత్ని వేదా మహత్విజః అహంకారో ధర్యు చిత్తం హోతా ప్రాణో బ్రాహ్మణ చంసి అపానః ప్రతిప్రస్థాత వ్యానః ప్రస్తోత ఉదాన ఉద్గాత సమానో మైత్రవర్ణః శరీరం వేదః నాసికోత్తరవేది మూర్ధా ద్రోణకలశః పాదో రథః దక్షిణహస్తః స్రువః సవ్యహస్త ఆజ్యస్థాలి శ్రోత్రే ఆఘారౌ చక్షుషి ఆజ్యభాగౌ గ్రీవా ధారాపోత చతుర్థ ఖండః. 8. అస్య శరీర యజ్ఞస్య యూపరసన శోభితస్య ఆత్మా యజమానో బుద్ధేః పత్ని వేదాః మహారుత్విజో అహంకారో ఆధ్వర్యః చిత్తం హోతా ప్రాణో బ్రాహ్మణ చంసి అపానః ప్రతిప్రస్థాత వ్యానః ప్రస్తోత ఉదానః ఉద్గాత సమానో మైత్రావరుణః శరీరం వేదః నాసికా అంతర్వేదః మూర్ధా ద్రోణకలశః పాదోరథో దక్షిణహస్తః స్రువః సవ్యహస్తః ఆజ్యస్థాలి శ్రోత్రే ఆఘారౌ చక్షుషి ఆజ్యభాగౌ గ్రీవాధార పాదః పోత చతుర్థ ఖండః. యూపా పశువును కట్టు స్తంభము రసనము ముక్కుత్రాడు లతో శోభించుచున్న ఈ శారీరక యజ్ఞమునందు శోభించుచున్న విశేషాలు. ఈ జీవుడు జీవాత్మ యజమాని, బుద్ధియే పత్ని, వేదములు చతుర్వేదములు ఇంద్రియములకు తెలియబడేవి, ఋత్విక్కులు మహారుత్విజులు, అహంకారము కర్మకాండను నడిపించు అధ్వర్యుడు, చిత్తము ఋగ్వేద మంత్రములు ఉచ్చరించు హోత ఋత్విక్కు, ప్రాణములే బాహ్మణములు గానంచేయు బ్రాహ్మణ చంసులు, అపానము ప్రతిప్రస్థాత నియమావళిని నడుపువారు, వ్యానము ప్రస్తోత యజ్ఞపరికరములన్నీ అమరిక చేయువారు, ఉదానము కుద్గాత దేవతాహ్వానము పలుకు యాజ్ఞీకుడు, సమాన ప్రాణము మైత్రావరణులు అమరికలన్నీ చక్కదిద్దుతూ నడిపించు ఋత్విక్కు, ఈ శరీరమే యజ్ఞవేదిక, నాసికాస్థానము అంతర్వేదిక ఉత్తరవేదిక పైవేదిక, మూర్ధము ముఖశిఖర భాగము అపర్ ఫోర్ ఫెస్ ద్రోణ కలశము, దక్షిణ కుడి చేయి స్రువము నేని ఆహుతి చేయి చెక్కతో చేసిన గరిట, ఎడమచేయి నేపాత్ర ఆజ్యస్థాలి, చెవులు అఘారము నేయి, కనులు హవిస్సు నేని అభికరించటానికి ఉపకరించు పాత్ర సృక్కు, కనులు చూపు నేయి విభాగము, గ్రీవము మెడనరము ఆధారము పోత పోయిటకు ఉపయోగించు చిల్లులతో కూడి పాత్ర, తన్మాత్రాణి సదస్యాః మహాభూతాని ప్రయాజాః భూతాని గుణ అనియాజాః జిహ్వేడ దంతోష్టౌ సూక్తవాకః తాలుః సమ్యోర్వాకః స్మృతిర్దయా క్షాంతిరహింసా పత్ని సమ్యాజాః ఓంకారో యూపః ఆసరసన మనోరథః కామః పశుః కేశ దర్భాః బుద్ధీంద్రియాణి యజ్ఞపాత్రాణి కర్మేంద్రియాణి హవీంషి అహింసా ఇష్టేః త్యాగో దక్షిణ అవభూతం మరణత్ సర్వా హ్యస్మిన్ దేవతాః శరీరేధి సమాహితా వారాణస్యాం మూతో వాపి ఇదం వా బ్రహ్మ యః పఠేత్ ఏకేనా జన్మనా జంతుర్మోక్షం చ ప్రాప్నుయాదితి మోక్షం చ ప్రాప్నుయాదిత్యుపనిషత్ 3 ఇతి ప్రాణాగ్నిహోత్రోపనిషత్ సమాప్తా. తన్మాత్రాణి సదస్యాః మహాభూతాని ప్రయాజాః భూతగుణానుయాజాః జిహ్వేయిడ దంతోష్ఠో సుక్తవాక తాలుః సమ్యోర్వాకః స్మృతిహదయ క్షాంతిః అహింస పత్ని సమ్యాజాః ఓంకారో యూపః ఆసరసన మనోరథః కామః పశుః కేశాః దర్భాః ఇంద్రియాణి యజ్ఞపాత్రాణి కర్మేంద్రియాణి హవీంషి అహింసా ఇష్టేః త్యాగో దక్షిణ అవభృతం మరణాత్ సర్వాణి అస్మిన్ దేవత శరీరే అధి సమాహితాః వారణస్యాం మూతో వాపి ఇదం వా బ్రాహ్మణః పఠేత్ ఏకేనా జన్మనా జంతుః మోక్షం చ ప్రాప్నుయాత్ శబ్ద స్పర్శ రూప రస గంధములను బడే తన్మాత్రలు సదస్యులు సభను అలంకరించిన జనులు పంచమహాభూతములు ప్రయాజులు ముఖ్య యాజ్ఞీకులు భూతగుణములు అనియాజులు జిహ్వ నాలుక హవిస్సు అన్నము పురోడాసపాత్రము ఇడ దంతములు ఓష్ఠములు పెదవులు సూక్తవాకము శ్రీసూక్తము నారాయణ సూక్తము మొదలైనవి. తాలువు దవడ సహ్యోర్వాకము సన్నో అస్తు ద్విపదే సన్ ద్విపదే ఇత్యాదులు. దేహయజ్ఞ యజమాని దేహీకి భార్యలు స్మృతి తెలివి జ్ఞాపకము దయ సర్వసహజీవుల పట్ల అవ్యాజమైన ప్రేమ క్షాంతి ఓర్పు ఏ అహింస ఓంకారమే యూపస్తంభము పశువును కట్టు స్తంభము. ఆసై పశువును కట్టు రసనపుత్రాడు మనస్సే పరమాత్మను ఊరేగించు రథము. కామము కావాలి నిర్వర్తించాలి అను ఆవేశము యజ్ఞపశువు యాగార్థపశువు. దేహం యొక్క వెంట్రుకలు దర్భలు పంచజ్ఞానేంద్రియములు యజ్ఞపాత్రలు. పంచకర్మేంద్రియములు చేతులు కాళ్ళు వాక్కు పాదములు పాయువు ఉపస్థ హవిస్సులు. అహింస యజ్ఞము యొక్క ఇష్టము రూపము. ఇంద్రియ విషయములను త్యజించి అతీతంగా ఉండటము అనబడు త్యాగము దక్షిణ. మరణమే అవభృత స్నానము. సర్వదేవతలు కూడా ఈ శరీరమునందు సమాహితులై అధిష్ఠితులై ఉన్నారు. ఈ శరీరము నశించు ధర్మము కలిగి ఉండి వారణాస్యము. శరీరబ్రాహ్మణము లేక ప్రాణాగ్ని హోత్రోపనిషత్ అనబడే ఈ ఉపనిషత్ పఠించుచుండగా ఈ జన్మయందే అట్టి అధ్యయనముచే మోక్షము సిద్ధించగలదు. ఇతి ప్రాణాగ్నిహోత్రోపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.